చేసి పోనీ రాలిపోని పూవై పుట్టి పూజ చేసి పోని రాలిపోని పూగా ప్రాణాలు పోని తావిగా నన్నుండి పోని పూవుగా ప్రాణాలు పోని తావిగా నన్నుండి పోని పూవై పుట్టి పూజ చేసి పోని రాలిపోని పూవై పుట్టి పూజ చేసి పోని రాలిపోని నీవే హృదయ తాళం గీతం నీకు హారం దేవి పాదం నాకు తీరం దేవి పూజ వేళ రాగమేలే పూలహారం నాదం నాకు ప్రాణం చరగరాది చైత్రమాసం రేగే అగ్నిగుండం నన్ను తాకి పొందు శాంతం నేనే నాదం తనందనం దం దం దనం దం దం దనం దం దం దనం దం దం దం దం దనం దం దం దనం దం దం దనం దం సూర్యనేత్రం ఇంక నీదే చంద్రహాసం నువ్వే చూడకుంటే నాకు లేదే సుప్రభాతం రాగం వింతదాహం తీరకుంది తీపి మోహం నీచే గాలిలోనే దాచుకున్న నాదుగానం లోకాలేడు నాలో ఆడిపాడే నాట్యవేదం నీకే అంకితం తనందనం దం దం దనం దం దం దనం దం దం దనం దం పూవై పుట్టి పూజ చేసి పోని రాలిపోని పువ్వుగా ప్రాణాలు పోని తావిగా నన్నుండి పోని దం దనం దం దం దనం దం దం దనం దం దం దనం దం దం ద పూవై పుట్టి పూజ చేసి పోని రాలిపోని నందం దం దనం దం దం దనం దం దం దనం దం